142 కాలహంత్రి సం భా కాలహంత్రి అజపారుపేణ ప్రాణపాన నామక చంద్ర సూర్యనియమనే పురుషాణం నియమిత పరిమిత యుస్వరూప ఏకవింశతి షటే శతాధిక సహస్ర సంఖ్యాక వర్గ మనరు పేణ క్షపయంతి అనశేషాయుషో యుగ కల్పాద్యవి శస్య వృధౌ సంయుంజానస్య సర్వప్రాణేంద్రియస్య వృత్తిలయే మనోన్మన్యనస్థా నిష్పద్యతే తథా చ శృతియః శృతిన్యపేజో నిలభే స్మృతి నే పంచాత్మకే యోగగుణే ప్రనృత్తే న తస్య రోగో న జరా న మృత్యః ప్రాప్తస్య యోగాగ్ని మయం శరీరం ఇతి అధ్యాత్మయోగాధగమేన దేశం మత్వా ధీరో హర్షశోకా జహాతి ఇతి చ తథా చ తదాని మానిక్ భూత బ్రహ్మస్వర రూపేణ తత సంవత్సరో జాయత ఇతి శ్రుత్యా క్రియా శక్త్యాత్మక కాలోత్పత్తి శ్రవణాత్ తస్మిన్ బ్రహ్మణేన లయే కాలం హంతి నాసేతీతి తథా నామనిర్వచనం యుక్తం నకుమితి భానః ఓం కాలహంత్రే నమః వి కాలమునుభూత భవిష్యద్వర్తమాన రూపమైన కాలమును నాశము చేయునదిగాన చేయునదిగాన దేవి కాలహంత్రి యను నామముచే భజనీయగుచున్నది అజపాగాయత్రి లలితా త్రిశతి భాష్య రూపమున ప్రాణపానములను పేరుతో వ్యవహరింపబడునట్టి చంద్రసూర్యులుని యమింపబడుదురు అప్పుడు పురుషులకు జీవులకు నియమితమైన పరిమితాయుస్వరూపమైన ఇరు నది యొక్క 21600 సంఖ్యగల ఉచ్ఛ్వాస నిశ్వాస రూపముతో నశింపజేయును యుగకల్పాది రూపముతో మిగిలిన ఆయుర్దాయము యొక్క వృద్ధికై ప్రాణాయామము చేయనగును ఆ రీతిగా చేయు ప్రాణాయామమునలన ఆయుర్వృద్ధి జరుగుచుండగా సంయమితమైన నియమింపబడిన సర్వప్రాణేంద్రియ వృత్తి లయము పొంది మనోస్మన్యవస్థ జనించును పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము వీని నలన సమస్థితమైన అనగా పంచభూతాత్మకమైన యోగ గుణము ప్రవర్తించినప్పుడు యోగి యోగాగ్నిమయ శరీరమును పొందును అట్టి యోగికి రోగ జరమరణములుండ సనియు అధ్యాత్మయోగముచేత అనగా శరీరము నందలి ప్రాణాదుల సంయమనము చేయుట చేత ధీరుడైనవాడు హర్ష శోకములను రెండింటినీ విడిచిపెట్టు ననియు శృతులు ఘోషించుచున్నవి ఆ రీతిగా హర్షశోకములను ఏడిన ధీరునకు బ్రహ్మస్వరూపానుభూతి కలుగును తతసంవత్సరో జాయత బ్రహ్మ వలన సంవత్సరోత్పత్తి జరిగినది అను శృతివచనము నలన క్రియాశక్తి స్వరూపమైన కాలోత్పత్తి శ్రూయమాణమగుచున్నది ఆ కారణముచేత ఆ కాలమునకు ఉత్పత్తి స్థాన 221 శంకర గ్రంథరత్నావళి మైనయ బ్రహ్మయందేలే మగుచున్నది కావున బ్రహ్మ నన్యేగు పరమేశ్వరి కాలనాశము చేయునదను కాలహంత్రియను నామనిర్వచనము చెప్పుట యుక్తియుక్తమని తెలియనగును నిసేత్ వికారహేతౌ సతి విక్రియంతే యేషాం నచేతాంసి తసనధీరాహాని మహాకవి కాళిదాస వచనము వికారహేతువు అయిన విషయములు సమీపముననున్నను ఎవరి మనసులు వికారము నొందవో చలించవో వారే ధీకులని భావము ప్రాణ సంయమనము ద్వారా మనోలయమును సాధించిన యోగిని విశేషాపేజీములైన హరసో కాదు లేమియూ బాధింపలేవు అట్టి యోగులే నాచ్యులు మనస్సే సర్వదోహకములకు మూలము సమస్త జ్ఞానములు మనోవృత్తి గూపములేగదా మనోవిలేము కలిగినప్పుడు ద్వైత భానమే యుండదని క్రిందినచునము శిలన తెలియచున్నది మనోవిజృంభితం సర్వం యత్కించిత్ సచరాచరం మనసో హ్యమని భావే ద్వైతం నైవోపలభ్యతే అమనస్కృత సిద్ధించిన ధీరునకు గర్భదుహక జన్మదుహక జరాదుహక వ్యాధిదుహక మరణదుఖములుండవు 222 తాత్రిశతి భాష్యం లలిత 223 పంచభూతాత్మకమైన యోగగుణ ప్రవృత్తి గల యోగికి గోగ జర మరణాదులుండవు యోగగుణ ప్రవృత్తి ఎననేమో ఈ క్రింది శ్లోకము స్పష్టము చేయుచున్నది. జ్యోతిష్మతి స్పర్శవతి తథారసవతి పరా గంధవత్యపరా ప్రోక్తా చతస్రస్తు ప్రసృత్తయః ఆసాం యోగ ప్రవృత్తినాం యద్యకాపి ప్రవర్త ప్రవృత్తయోగం లెం ప్రాహుర్యోగినో యోగరతే చింతకాః. అగ్ని, వాయువు, జల, పృథివీ భూతములకు సంబంధించిన జ్యోతిష్మతి, స్పర్శవతి, రసవతి, గంధపతి అను నాలుగు ప్రసృత్తులు యోగికి కలుగును. ఈ నాలుగు యోగ ప్రవృత్తులలో ఏ యొక్క ప్రవృత్తి కలిగినను యోగులు దానిని ప్రవృత్త యోగమని చెప్పుదురని భానము. అట్టి యోగగుణ ప్రవృత గల యోగికి రోగ, జర, మృత్యువులుండవు.